6.21 సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చేవాయం స్థితశ్చలతి తత్వతః. అనగా ఏ సుఖము అంతములేనిదైయున్నదో, అనగా అనంతమైనదైయున్నదో, ఏ సుఖము ఇంద్రియములతో ఎటువంటి సంబంధము లేక కేవలము బుద్ధిగ్రాహ్యమైయున్నదో, ఏ సుఖము ఇంద్రియాతీతమైయున్నదో అనగా విషయముల ద్వారా లభించు సుఖము కాదో, అటువంటి సుఖమును యోగేనవాడు అనుభవించునో, మరియు ఏ సమయమునందు తన స్వరూపమునందు నిలిచియున్న జ్ఞాని ఆ స్థితి నుండి ఎటువంటి చలనము లేక స్థిరముగా ఉండునో అతడు ఆ పరమ తత్వమును గ్రహించినవాడగును. మరియు 6.22 యన్ లబ్ధ్వ చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుహఖేన గురునాపి విచాల్యతే. అనగా ఆత్మప్రాప్తి రూపమైన లాభమును పొందిన సాధకుడు ఇంక దేనిని కూడా ఇంతకంటే పెద్ద లాభమని తలంచడు. అంతేగాక ఇంక ఇతరమైన లాభములను గురించి స్మరించను కూడా స్మరించడో. మరియు ఆత్మతత్వమును పొందిన యోగి శస్త్రాఘాతముల వలన కలుగు దోహఖములను గూడా దోహఖములుగా తలంచడో. అటువంటి యోగి దోహఖములకు గూడా చలించక ఆత్మానందమునందే నిమగ్నమైయుండును. యత్రోప రమతే ఇచ్చు గీత 6.20 అను శ్లోకము మొదలు ఇక్కడి వరకు సమస్తమైన విశేషణములతో కూడియున్న ఆత్మ యొక్క అవస్థ విశేష రూపమును గురించిన యోగము చెప్పబడినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 155.6.23 తం విద్యాద్దోహక సంయోగ వియోగం యోగ సంజ్ఞతం నిశ్చయన యోక్తవ్యో యోగో నిర్వినచేతస. అనగా ఈ యోగమను పేర్గల అవస్థను దోహకముల యొక్క సంయోగ వియోగములుగా తెలియనగును. దోహకములు కలుగుట దోహకముల సంయోగము, దోహకములు తొలగిపోవుట దోహకముల వియోగమనబడును. ఆ విధముగు దోహకముల సంయోగ వియోగములను యోగమను విపరీతమైన పేరుతో తెలియనగును. యోగఫలమును గురించి ఇంతవరకు సవిస్తరముగా చెప్పబడినది. ఇప్పుడు సాధకుని దృఢ నిశ్చయమును మరియు యోగవిషయకమైన అభిరుచిని యోగమునకు ముఖ్య సాధనములుగా చెప్పుచున్నారు. పైన చెప్పబడిన ఫలదాయకమైన యోగమును విసుగు విరామము ఎదుంగని చిత్తముతో నిశ్చయపూర్వకముగా చేయవలయును. ఆ వేగరహితమైన చిత్తము విసుగులేని చిత్తముతో నిశ్చయపూర్వకముగా అనగా ఎటువంటి తొందర తొట్రుపాటు లేనటువంటి చిత్తముతో సాధకుడు యోగమును సాధించవలయును. మరియు 6.24 సంకల్ప ప్రభవాన్ కామాస్త్యత్వ సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. అనగా దృఢమైన సంకల్పము వలన కలిగినటువంటి సమస్త కోరికలను నిశ్శేషముగా అనగా కొంచెము గూడా మిగలకుండా నిర్లిప్త భావముతో త్యజించి మరియు వివేకముతో నిండియున్న మనస్సుతో ఇంద్రియ సమూహమునంతటిని అన్నివైపుల నుండి అడ్డగించి అనగా సంయమించి 6.25 సనేహ సనేర్ పరమే బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. అనగా సనేహ సనేహ అనగా తొందరపడక మెల్లగా మెల్లగా అనగా క్రమక్రమముగా అపరతిని అనగా ప్రాపంచిక విషయవాసనలు మనోబుద్ధులయందు లేనటువంటి స్థితిని పొందవలయును. దేని ద్వారా అట్టి స్థితిని పొందవలేను అన్నచో బుద్ధి ద్వారా పొందవలేను. ఎటువంటి బుద్ధి ద్వారా పొందవలేను అన్నచో ధైర్యముతో కూడియున్నట్టి అనగా ధైర్యముతో కూడియున్న బుద్ధి ద్వారా అట్టి స్థితిని పొందవలేయును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 156. మరియు మనస్సును ఆత్మయందు లగ్నము గావించి అనగా ఈ జగత్తుగా తోచునదంతయు ఆత్మతత్వమే, అది తప్ప ఇచ్చట మరొక పదార్థమేదియు లేదు అని ఆ విధముగా మనస్సును సమాధానపరచుకొని మనస్సును ఆత్మతత్వమునందే స్థిరపరచి ఆత్మకాక భ్రాంతి వలన తోచు పదార్థములను గురించి ఆలోచించుట మానివేయవలేను. ఇది యోగి అనటువంటి పురుషుని పరమశ్రేష్ఠమైన ధర్మము అనగా విధి అనగా తప్పనిసరిగా చేయవలసిన విషయము. ఈ విధముగా మనస్సును ఆత్మయందు లగ్నము చేసి నిలిపించిన యోగ్ 6.26 వ్యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమితదాత్మన్యవ వశం నయేత్, అనగా తన స్వభావము చేతనే అత్యంత చంచలమైనదియు మరియు అదే కారణముచే అస్థిరమైయున్న మనస్సు ఏ శబ్దాది విషయముల కారణముగా వికారమును చెందుచుండును, బయటతోచు విషయముల పైకి వెళ్ళిచుండును, ఆయా శబ్దాది విషయకూప కారణముగా బయటకు పోయి విషయాకారమును పొందు మనస్సును నిరోధించి మరియు ఆయా విషయరూప కారణములను యథార్థమైన తత్వనిరూపణ ద్వారా అవన్నీయు ఆభాసము లేని తెలియనట్లుగా చేసి వైరాగ్యభావముతో ఈ మనస్సును ఆత్మతత్వము యొక్క వశమునందే ఉంచవలేను. ఈ విధముగు యోగాభ్యాస బలముతో యోగి యొక్క మనస్సు ఆత్మయందే శాంతించును. 6.27 ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం కల్మషం, అనగా ఏలేన యవని మనస్సు చక్కగా శాంతముగా ఉండియున్నవో యవ రజోగుణము శాంతించియున్నదో అనగా యవని యొక్క మోహాది క్లేశరూపమైన రజోగుణము పూర్తిగా క్షీణించిపోయినదో అంతేగాక ఎవడు అహం బ్రహ్మాస్మి అను బ్రహ్మభావముతో బ్రహ్మరూపుడై జీవన్ముక్తుడైయున్నాడో అనగా ఈ దృశ్యమానమగుచున్నదంతయు బ్రహ్మమే అయి ఉన్నది అను నిశ్చయభావము కలిగియున్నాడో మరియు ఎవడు అధర్మాది దోషముల లేనివాడైయున్నాడో అటువంటి యోగికి నిరతిశయమైన పరమోత్తమ సుఖము ప్రాప్తించును. 6.28 యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః శుభేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమస్నుతే, అనగా యోగ విషయకమైన సమస్త విధ విఘ్నములను తొలగించుకొనినవాడై ఎటువంటి కల్మషము అనగా లోకభావము లేనివాడై నిష్పాపుడు అనగా ఎటువంటి పాఠముల శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం లేనివాడే యున్న యోగి పైన చెప్పబడిన క్రమముననుసరించి ఎల్లవేళల యందును చిత్తమును తన స్వాధీనమునందుంచుకొని అనాయాసముగా అనగా ఎటువంటి కఠోరమైన శ్రమ లేకుండగానే బ్రహ్మప్రాప్తి రూపమైన నిరతిశయమైన సర్వోత్కృష్టమైన ఆనందమును అనగా సుఖమును అనుభవించును, అనగా పరబ్రహ్మ తత్వముతో సంబంధము కలిగియున్న మరియు అంతమనున్నది లేనటువంటి అనంతమైన ఇటువంటి పరమ సుఖమును అతడు పొందును. ఇప్పుడు ఏ యోగము యొక్క ఫలము సమస్త సంసారమును నశింపజేయునో మరియు బ్రహ్మతత్వముతో ఏకము చేయునో దానిని గురించి చెప్పుచున్నారు. 6.29 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః, అనగా సమాహిత చిత్తము అనగా లోకవాసనలు లేనటువంటి అంతఃకరణము కల యోగి సర్వత్రా సమదృష్టి కలిగియుండును. ఆ బ్రహ్మేకాత్మ జ్ఞానము అనగా ఆత్మ బ్రహ్మతత్వము అను జ్ఞానము కల యోగి బ్రహ్మ మొదలు చీమ వరకు అనగా సర్వప్రాణుల ఎందును అవి అన్నియూ వేగు వేగు ఉపాధులు కలిగియున్నప్పటికీ అన్నింటియందును ఒకే ఆత్మతత్వము అనగా బ్రహ్మతత్వము వ్యాపించి యున్నదనియు అందుచేత వాటియందు ఎటువంటి భేదభావము లేదు అన్న ఒకే తత్వముతో నిండియున్నవని తెలుసుకున్న పురుషుడు అన్ని భూతములేందును అన్ని ప్రాణులేందును ఒకే ఆత్మతత్వమును వ్యాపించి యున్నట్లుగా చూచును మరియు ఒకే ఆత్మతత్వమునందు సర్వభూతములను చూచును, అనగా అంబోజాసనుడాదిగా తృణపర్యంతంబు సర్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ భాగ సడోట్స్క, అనగా ఒకే ఆత్మతత్వమునందు సర్వవిధ ప్రాణులను ఏకరూపమున చూచును. ఈ ఆత్మ యొక్క ఏకత్వమును గుర్తించినందువల్ల కలుగు ఫలమును గురించి చెప్పుచున్నారు. 6.30 వ్యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చమయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి. అనగా ఏ మహాత్ముడు అన్ని ఆత్మలకు ఏకరూపుడైన అనగా ఆ సర్వవ్యాపక బ్రహ్మతత్వ స్వరూపుడైన వాసుదేవుని సర్వత్రా అనగా సర్వభూతములయందును చూచుచుండునో, మరియు బ్రహ్మ మొదలు సర్వ ప్రాణులయందును సర్వాత్ముడైన పరమేశ్వరుని చూచుచుండునో, ఈ విధముగా ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వమును మరియు ఏకత్వమును చూచు జ్ఞానికి ఈశ్వరుడనైనా నేను అదృశ్య పదార్థముగా ఉండను, అనగా ఎన్నడును అప్రత్యక్షముగా ఉండను. అంతేగాక అటువంటి జ్ఞాని కూడా నాకు అనగా వాసుదేవుడనైన నాకు అదృశ్యముగా అనగా పరోక్షముగా ఉండడు. అట్లేలైన అతనిది నాది ఒకే స్వరూపమైనది. జ్ఞానికి నాకంటే వేరైన స్వరూపము ఉండనే ఉండదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 158. నిస్సందేహముగా నా ఆత్మ నాకు అత్యంత ప్రియమైనదిగా ఉండును. మరియు ఏ మహాపురుషుడు సర్వాత్మభావముతో బ్రహ్మ మరియు జీవుని ఏకత్వ స్వరూపమును గుర్తించి చూచుచుండునో అతడు మరియు నేను ఒక్కరముగానే ఎందుము అనగా మా ఇరువురకు భేదమేమీ ఉండదు. అతడే నేను, నేనే అతడు, ఇద్దరము ఒక్కటియే.